بسم الله الرحمن الرحيم طسم تلك آيات الكتاب المبين نتلو عليك من نبأ موسى وفرعون بالحق لقوم يؤمنون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తాసీన్ మీమ్, ఇవి స్పష్టమైన గ్రంథములోని వాక్యాలు. మేము మూసా ఫిరౌనుల కొంత వృత్తాంతాన్ని విశ్వసించేవారి ప్రయోజనం కోసం జరిగింది జరిగినట్లుగా మీకు వినిపిస్తున్నాము. إن فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح أبناءهم ويستحيي نساءهم إنه كان من المفسدين ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين ونمكن لهم في الأرض ونري فرعون وهامان وجنودهما منهم ما كانوا يحذرون حسب المسيح يمتنتين ఫిరౌను భూమి మీద తిరుగుబాటు వైఖరిని అవలంబించాడు. దాని ప్రజలను వర్గాలుగా విభజించాడు. వారిలోని ఒక వర్గాన్ని అతడు నీచపరచేవాడు. వారి బాలులను హతమార్చేవాడు. వారి బాలికలను మాత్రం బ్రతుకనిచ్చేవాడు. నిశ్చయంగా అతడు దుష్టులలోనివాడు. భూమిలో అణచివేయబడిన వారిని కనికరించాలని, వారిని నాయకులుగా చేయాలని, వారినే వారసులుగా చేయాలని, భూమిలో వారికి అధికారాన్ని ప్రసాదించాలని, వారి ద్వారా ఫిరౌను హామానులకు వారి సైన్యాలకు తాము భయపడుతూ వచ్చిన దానినే చూపాలని మేము కోరాము. فإذا خفت عليه فألقيه في اليم ولا تخافي ولا تحزني إنا رادوه إليك وجاعلوه من المرسلين فالتقطه آل فرعون ليكون لهم عدوا وحزنا إن فرعون وهامان وجنودهما كانوا خاطئين وقالت امرأة فرعون قرة عين لي ولك لا تقتلوه عسى أن ينفعنا أو نتخذه ولدا وهم لا يشعرون మూసా తల్లికి ఇలా సూచించాము. అతనికి పాలు పట్టు. అతని ప్రాణానికి ప్రమాదముందని నీకు అనిపిస్తే అప్పుడు అతనిని నదిలో విడిచిపెట్టు. ఏమాత్రం భయపడకు, బాధపడకు. మేము అతనిని నీ వద్దకే తిరిగి తీసుకువస్తాము. అతనిని ప్రవక్తలలో ఒకడుగా చేస్తాము. చివరకు ఫిరౌను ఇంటివారు అతనిని నదిలో నుండి బయటికి తీశారు. అతను వారికి శత్రువై శోకకారణం అవడానికి. నిజంగానే ఫిరౌను, హామాను, వారి సైన్యాలు తమ వ్యూహాల రీత్యా ఎంతో పాపిష్ఠులు. ఫిరౌను భార్య అతడితో ఇలా అన్నది, ఇతడు నీకు నాకు కంటి సలువ. ఇతనిని చంపకు. బహుశా ఇతడు మనకు ఉపయోగపడవచ్చు, లేదా మనం ఇతనిని కుమారునిగానైనా చేసుకోవచ్చు. కాని వారికి పర్యవసానం తెలియదు. وأصبح فؤاد أم موسى فارغا إن كادت لتبدي به لولا أن ربطنا على قلبها لتكون من المؤمنين وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون وحرمنا عليه المراضع من قبل فقالت هل أدلكم على أهل بيت يكفلونه لكم وهم له ناصحون فرددناه إلى أمه كي تقر عينها ولا تحزن ولتعلم أن وعد الله حق ولكن أكثرهم لا يعلمون అటు موسى తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది ఆమె మా వాగ్దానం ఆధారంగా విశ్వసించే వారిలో ఉండిపోవాలని మేము ఆమె హృదయాన్ని ధైర్యంతో నింపాము లేకపోతే ఆమె అతని రహస్యాన్ని బయటపెట్టి ఉండేదే. ఆమె మూసా సోదరితో అతనిని వెంబడిస్తూ వెళ్ళు అని అన్నది. తదనుగుణంగా ఆమె దూరదూరంగా ఉంటూ అతనిని గమనించసాగింది. కాని అది వారికి తెలియదు. మేము మొదట్లోనే పాలు పట్టే స్త్రీల స్తనాల నుండి పిల్లవాడు పాలు తాగకుండా నిషేధించాము. ఈ పరిస్థితిని చూసి ఆ బాలిక వారితో ఇలా అన్నది, అతనిని పెంచి పోషించే బాధ్యతను స్వీకరించే అతని మేలును కోరే ఇంటివారిని గురించి నేను మీకు తెలిపేదా? ఈ విధంగా మేము మూసాను అతని తల్లి వద్దకు తిరిగి తీసుకువచ్చాము. ఆమె కన్నులకు చల్లదనం కలగాలని, ఆమె దుఃఖపడకుండా ఉండాలని. అల్లాహ్ వాగ్దానం నిజమైనదని ఆమె తెలుసుకోవాలని. కాని చాలామందికి ఈ విషయం తెలియదు. ولما بلغ أشده واستوى آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين ودخل المدينة على حين غفلة من أهلها فوجد فيها رجلين يقتتلان هذا من شيعته وهذا من عدوه فاستغاثه الذي من شيعته على الذي من عدوه فوكزه موسى فقضى عليه قال هذا من عمل الشيطان إنه عدو مضل مبين قال رب إني ظلمت نفسي فاغفر لي فغفر له إنه هو الغفور الرحيم قال رب بما أنعمت علي فلن أكون ظهيرا للمجرمين موسى తన నిండు యౌవన దశకు చేరుకున్నప్పుడు, అతని పెరుగుదల పరిపక్వతను సంతరించుకున్నప్పుడు మేము అతనికి వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాము. మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. ఒకనాడు నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ అతను ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతూ ఉండటాన్ని చూశాడు. ఒకడు స్వయంగా అతని జాతికి చెందినవాడు, రెండోవాడు అతని శత్రుజాతికి చెందినవాడు. అతని జాతి వ్యక్తి శత్రుజాతి వానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని పిలిచాడు. మూస అతనిని ఒక గుడ్డుతో కడతేర్చాడు. ఇది జరగగానే మూస ఇది సైతాను నిర్వాకం. అతడు ప్రబల శత్రు, స్పష్టంగా దారి తప్పించేవాడు అని అన్నాడు. తరువాత అతను ఇలా అన్నాడు, నా ప్రభు, నేను నా ఆత్మకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు. అప్పుడు అల్లా అతన్ని క్షమించాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. మూసా ఇలా ప్రతిజ్ఞ చేశాడు, నా ప్రభు, నీవు నాకు మోహోపకారం చేశావు, ఇకపై నేను ఎన్నడూ నేరస్తులకు సహాయపడబోను. فأصبح في المدينة خائفا يترقب فإذا الذي استنصره بالأمس يستصرخه قال له موسى إنك لغوي مبين فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال يا موسى أتريد أن تقتلني كما قتلت نفسا بالأمس إن تريد إلا أن تكون جبارا في الأرض وما تريد أن تكون من المصلحين وجاء رجل من أقصى المدينة يسعى قال يا موسى إن الملأ يأتمرون بك ليقتلوك فاخرج إني لك من الناصحين فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين మరుసటి రోజు ఉదయం అతను భయపడుతూ, ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో అని జాగ్రత్తగా నలువైపులా పరికిస్తూ నగరంలో పోతూ ఉండగా, అంతకు ముందు రోజు సహాయానికై తనను పిలిచిన వ్యక్తే ఈరోజు మళ్లీ తనను పిలుస్తూ ఉండటాన్ని అకస్మాత్తుగా చూశాడు. అప్పుడు, నీవు పూర్తిగా మార్గం తప్పినవాడవు అని మూసా అన్నాడు. తరువాత శత్రుజాతి వ్యక్తిపై దాడి చేద్దామని మూసా అనుకున్నప్పుడు అతడు బిగ్గరగా ఇలా అన్నాడు, మూసా, నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లుగానే ఈరోజు నన్ను కూడా చంపేస్తావా? నీవు ఈ దేశంలో దౌర్జన్యపరుడవుగా ఉండదలుచుకున్నావా? సంస్కరణ చేయదలుచుకోలేదా? దీని తరువాత ఒక వ్యక్తి నగరం యొక్క ఆ చివరి నుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా చెప్పాడు, మూసా, సర్దారుడు నిన్ను హత్య చేయటానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను నీ శ్రేయోభిలాషిని. ఈ వార్త విన్నంతనే మూసా భయపడుతూ జాగ్రత్తగా బయలుదేరాడు. అతను ఇలా ప్రార్థించాడు, నా ప్రభు, నన్ను దుర్మార్గుల నుండి రక్షించు. ولما توجه تلقاء مدين قال عسى ربي أن يهديني سواء السبيل ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من دونهم امرأتين تذودان قال ما خطبكما قالتا لا نسقي حتى يصدر الرعاء وأبونا شيخ كبير فسقى لهما ثم تولى إلى الظل فقال رب إني لما أنزلت إلي من خير فقير فجاءته إحداهما تمشي على استحياء قالت إن أبي يدعوك ليجزيك أجر ما سقيت لنا فلما جاءه وقص عليه القصص قال لا تخف نجوت من القوم الظالمين మధ్యం వైపునకు తిరిగినప్పుడు ఇలా అనుకున్నాడు, నా ప్రభువు నన్ను సరియైన మార్గంలో నడుపుతాడని ఆశిస్తున్నాను. అతడు మధ్యం బావి వద్దకు చేరుకున్నప్పుడు చాలామంది ప్రజలు తమ పశువులకు నీరు త్రాపటాన్ని, వారికి దూరంగా ఒక ప్రక్క ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. మూస ఆ స్త్రీలను మీకు వచ్చిన చిక్కు ఏమిటి అని అడిగాడు. వారు ఇలా జవాబు చెప్పారు, ఈ పశువుల కాపరులు తమ పశువులను తోలుకుపోనంత వరకు మేము మా పశువులకు నీరు తాపలేము, మా తండ్రి గారు చాలా వృద్ధులు. ఇది విని మూస వారి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడ ఉన్న ఒక స్థలంలోకి పోయి కూర్చున్నాడు. ఇలా అన్నాడు, స్వామి, నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా నేను దాని అవసరం కలవాడనే. ఎంతోసేపు కాలేదు, ఆ ఇద్దరు స్త్రీలలోని ఒకామె సిగ్గుపడుతూ బిడియపడుతూ అతని వద్దకు నడచి వచ్చి ఇలా చెప్పసాగింది, నా తండ్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు మా పశువులను నీరు త్రాపించిన దానికి గాను మీకు ప్రతిఫలమియ్యటానికి. మూస ఆయన వద్దకు వెళ్లి తన పూర్తి వృత్తాంతాన్ని వినిపించినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఏమాత్రం భయపడకు, ఇప్పుడు నీవు దుర్మార్గపు ప్రజల బారి నుండి బయటపడ్డావు. قالت إحداهما يا أبت استأجره إن خير من استأجرت القوي الأمين قال إني أريد أن أنكحك إحدى بنتي هاتين على أن تأجرني ثماني حجج فإن أتممت عشرا فمن عندك وما أريد أن أشق عليك ستجدني إن شاء الله من الصالحين قال ذلك بيني وبينك أيما الأجلين قضيت فلا عدوان علي ఆ ఇద్దరు స్త్రీలలోని ఒక ఆమె తన తండ్రితో ఇలా అన్నది, నాన్నా, ఈ వ్యక్తిని నౌకరుగా పెట్టుకోండి, బలవంతుడు నమ్మకస్తుడు అయిన వాడే, మీరు నౌకరుగా పెట్టుకోవటానికి అన్ని విధాలా ఉత్తముడు. ఆమె తండ్రి మూసాతో ఇలా అన్నాడు, నీవు నా వద్ద 8 సంవత్సరాల వరకు నౌకరుగా ఉండే షరతుకు ఒప్పుకుంటే నా ఇద్దరు కుమార్తెలలో ఒక ఆమెను నీకిచ్చి వివాహం చేయదలుచుకున్నాను. ఒకవేళ 10 సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం, నేను నిన్ను బలవంతం చేయదలుచుకోలేదు. అల్లాహ్ కోరితే నీవు నన్ను మంచి మనిషిగా చూస్తావు. మూస ఇలా జవాబు పలికాడు, ఈ విషయం మీకు నాకు మధ్య నిర్ణయమైపోయినట్లే, ఈ 2 గడువులలో నేను దేన్ని పూర్తి చేసినా దాని తరువాత మటుకు నాపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురాకూడదు. మనం ఖరారు చేసుకున్న మాటకు అల్లాయే సాక్షి. فلما قضى موسى الأجل وسار بأهله آنس من جانب الطور نارا قال لأهلهم كثوا إني آنست نارا لعلي آتيكم منها بخبر أو جذوة من النار لعلكم تصطلون فلما أتاها نودي من شاطئ الوادي الأيمن في البقعة المباركة من الشجرة أن يا موسى إني أنا الله رب العالمين وأن ألق عصاك فلما رآها تهتز كأنها جان ولا مدبرا ولم يعقب يا موسى أقبل ولا تخف إنك من الآمنين أسلك يدك في جيبك تخرج بيضاء من غير سوء واضمم إليك جناحك من الرهب فذلك برهانان من ربك إلى فرعون وملئه إنهم كانوا قوما فاسقين قال رب إني قتلت منهم نفسا فأخاف أن يقتلون وأخي هارون هو أفصح مني لسانا فأرسله معي يرد أن يصدقني إني أخاف أن يكذبون قال سنشد عضدك بأخيك ونجعل لكما سلطانا فلا يصلون إليكما بآياتنا أنتما ومن اتبعكما الغالبون గడువును పూర్తి చేసిన మూస తన కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణమైపోతూ ఉండగా తూరు పర్వతం ఉన్న దిక్కున ఒక మంట కనిపించింది. అతను తన ఇంటి వారితో ఇలా అన్నాడు, ఆగండి, నేను ఒక మంటను చూశాను. బహుశా నేను అక్కడ నుంచి ఏదైనా సమాచారాన్నైనా తీసుకొని వస్తాను, లేదా ఆ మంట నుండి నిప్పు రవ్వనైనా పట్టుకొని వస్తాను. దానితో మీరు చలి కాచుకుందురుగాని. అక్కడకు చేరినప్పుడు లోయ కుడిగట్టుపై ఉన్న ఒక శుభవంతమైన స్థలంలోని ఒక చెట్టు నుండి ఒక పిలుపు వినవచ్చింది. మూసా, నేను అల్లాను, సకల లోకాలకు ప్రభువును. తరువాత నీ కర్రను విసురు అని ఆజ్ఞాపించబడింది. ఆ కర్ర పాము మాదిరిగా కదలటం చూడగానే మూసా వెనక్కి తిరిగి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. ఇలా సెలవీయబడింది, మూసా తిరిగిరా, భయపడకు, నీవు సురక్షితంగానే ఉన్నావు. నీ చేతిని ఛాతీ చొక్కాలోనికి పైకి దూర్చు, నీకు ఏ విధమైన నొప్పి కలిగించకుండానే అది ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. భయం నుండి కాపాడుకోవటానికి నీ భుజాన్ని ప్రక్కకు అదుముకో. ఇవి స్పష్టమైన రెండు సూచనలు నీ ప్రభువు తరఫు నుండి ఫిరౌను అతడి దర్బారీల ముందు ఉంచటానికి. వారు పరమ అవిధేయులు. మూసా ఇలా మనవి చేసుకున్నాడు, నా ప్రభూ, నేను వారి మనిషినొకణ్ణి హత్య చేశాను. వారు నన్ను హత్య చేస్తారేమో అని భయపడుతున్నాను. నా సోదరుడు హారూను నాకంటే మంచి వాగ్ధాటి కలవాడు, నన్ను సమర్థించటానికి అతనిని సహాయకుడుగా నాతో పంపు. వారు నన్ను అసత్యవాదిగా తిరస్కరిస్తారేమో అని భయపడుతున్నాను. ఇలా సెలవిచ్చాడు, మేము నీ సోదరుని ద్వారా నీ చేతులకు బలాన్ని సమకూరుస్తాము. మేము మీ ఉభయులకు ఒక విశేష శక్తిని ప్రసాదిస్తాము, కాబట్టి వారు మీకు ఏమాత్రం హాని చేయలేరు. మా సూచనల బలం ఆధారంగా ప్రాబల్యం మీదే, మీ అనుచరులదే అవుతుంది. فلما جاءهم موسى بآياتنا بينات قالوا ما هذا إلا سحر مفترى وما سمعنا بهذا في آبائنا الأولين وقال موسى ربي أعلم بمن جاء بالهدى من عنده ومن تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون తరువాత موسى ఆ ప్రజల వద్దకు స్పష్టమైన మా సూచనలతో వెళ్ళినప్పుడు వారు ఇలా అన్నారు, ఇది మాయాజాలం తప్ప మరేమీ కాదు. ఈ మాటలను మేము మా తాత ముత్తాతల కాలంలో కూడా ఎన్నడూ వినలేదు. మూస ఇలా సమాధానమిచ్చాడు, నా ప్రభువు తన వద్ద నుండి మార్గదర్శకత్వాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి స్థితి ఎటువంటిదో బాగా ఎరుగును. ఇంకా చివరిలో ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకే బాగా తెలుసు. సత్యం ఏమిటంటే దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు. فاجعل لي صرحا لعلي أطلع إلى إله موسى وإني لأظنه من الكاذبين فرعون إلى أنار سبهلارا نين كاكا ميكو مروك ديود ودينا أناريمو نين يرودن حامان إتوكالن قالشي నాకై ఒక ఎత్తైన కట్టడాన్ని నిర్మాణం చేయించు, దానిపైకి ఎక్కి బహుశా నేను మూసాదేవుణ్ణి చూడగలనేమో. నేను అతణ్ణి అసత్యవాదిగా పరిగణిస్తున్నాను. فأخذناه وجنوده فنبذناهم في اليم فانظر كيف كان عاقبة الظالمين وجعلناهم أئمة يدعون إلى النار ويوم القيامة لا ينصرون وأتبعناهم في هذه الدنيا لعنة ويوم القيامة هم من المقبوحين భూమి పై అతడు అతడి సైన్యాలు ఏ విధమైన హక్కు లేకుండానే తమ పెద్దరికపు అహంభావాన్ని ప్రదర్శించారు. మా వైపునకు తాము ఎన్నడూ మరలి రావటమనేదే ఉండదని వారు భావించారు. చివరకు మేము అతనిని అతని సైన్యాలను పట్టుకుని సముద్రములోకి విసిరివేశాము. చూడు ఆ దుర్మార్గులకు ఏ గతి పట్టిందో. మేము వారిని నరకం వైపునకు ప్రజలను ఆహ్వానించే నాయకులుగా చేశాము. ప్రళయం నాడు వారు ఎక్కడ నుంచి ఏ సహాయాన్ని పొందలేరు. మేము ఈ ప్రపంచంలో అభిశాపం వారిని వెంటాడేలా చేశాము. ప్రళయం నాడు వారు ఘోర దురవస్థకు గురి అవుతారు. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ مِنْ بَعْدِ مَا أَهْلَكْنَا الْقُرُونَ الْأُولَى بَصَائِرَ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةً لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ وَمَا كُنْتَ بِجَانِبِ الْغَرْبِيِّ إِذْ قَضَيْنَا إِلَى مُوسَى الْأَمْرَ وَمَا كُنْتَ مِنَ الشَّاهِدِينَ وَلَكِنَّا أَنشَأْنَا قُرُونًا فَتَطَاوَلَ عَلَيْهِمُ الْعُمُرُ وَمَا كُنْتَ ثَاوِيًا فِي أَهْلِ مَدْيَنَ تَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا وَلَكِنَّا كُنَّا مُرْسِلِينَ وَمَا كُنْتَ بِجَانِبِ الطُّورِ إِذْ نَادَيْنَا وَلَكِنْ رَحْمَةً مِنْ رَبِّكَ لِتُنْذِرَ قَوْمًا لتنذر قوما ما أتاهم من نذير من قبلك لعلهم يتذكرون ولولا أن تصيبهم مصيبة بما قدمت أيديهم فيقولوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك ونكون من المؤمنين పూర్వపు తరాల వారిని నాశనం చేసిన తరువాత మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము మానవుల కొరకు దూరదృష్టి సాధనంగా చేసి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా చేసి తద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో అని ప్రవక్త మేము మూసాకు ఈ షరియత్తు ఆదేశాన్ని ప్రసాదించినప్పుడు నీవు పశ్చిమ దిశలో లేవు ఇంకా నీవు సాక్షులలోనూ లేవు అంతేకాదు దాని తరువాత మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము వారి మీదుగా ఒక సుదీర్ఘ కాలం గడిచిపోయింది నీవు మద్యన్వాసులలో కూడా నివసించి ఉండలేదు వారికి మా వాక్యాలను వినిపించి ఉండటానికి కాని అప్పటి ఈ వార్తలను పంపేవారము మేమే మేము మూసాను ప్రప్రథమంగా పిలిచినప్పుడు నీవు తూరు పర్వతం అడుగుభాగాన కూడా లేవు కాని ఇది నీ ప్రభువు కారుణ్యం నీకు ఈ సమాచారం అందించబడుతోంది నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడెవ్వడూ రాని ప్రజల వద్దకు నీవు పోయి హెచ్చరించటానికి బహుశా వారు స్పృహలోకి వస్తారేమో అని మేము ఇలా ఎందుకు చేశామంటే వారు స్వయంగా తాము చేసుకున్న కర్మల ఫలితంగా ఏదైనా ఆపద వారిపైకి వచ్చినప్పుడు వారు ప్రభు నీవు మా వద్దకు ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు మేము నీ ఆయతులను తలదాల్చి ఉండేవారము కదా విశ్వాసులలో చేరుకుండేవారము కదా అని అనకుండా ఉండేటందుకు فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى أولم يكفروا بما أوتي موسى من قبل قالوا سحران تظاهرا وقالوا إنا بكل كافرون قل فأتوا بكتاب من عند الله هو أهدى منهما أتبعه إن كنتم صادقين فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع هواه بغير هدى من الله ఇన్న అల్లాహ లా యహ్దిల్ ఖౌమ అల్-జాలిమీన్ وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ కాని మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చిన తరువాత వారు ఇలా అన్నారు, మూసాకు ఇవ్వబడిందే ఇతనికి ఎందుకు ఇవ్వబడలేరు? ఇదివరకు మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించి ఉండలేదా? వారు రెండూ మాయాజాలాలే, అవి ఒకదానికొకటి సహాయపడతాయి అని అన్నారు. ఇంకా వారు మేము దేనిని విశ్వసించము అని కూడా అన్నారు. ప్రవక్త వారితో ఇలా అను, సరే మీరు నిజాయితీపరులే అయితే అల్లా దగ్గర నుండి ఈ రెండింటికంటే మెరుగైన మార్గదర్శకత్వాన్ని ప్రసారించే ఒక గ్రంథాన్ని తీసుకురండి, నేను దానిని అనుసరిస్తాను. ఇప్పుడు వారు నీ ఈ కోర్కెను తీర్చకపోతే అసలు వారు తమ మనోవాంఛలను అనుసరించేవారని తెలుసుకో. దేవుని మార్గదర్శకత్వం లేకుండా కేవలం తన కోరికలను అనుసరించే వ్యక్తి కంటే పరమ మార్గభ్రష్టుడెవడు? అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ తన మార్గదర్శకత్వాన్ని ఎంతమాత్రం ప్రసాదించడు. హితబోధ యొక్క వచనాన్ని మేము ఎడతెగకుండా వారికి అందజేశాము, వారు ఏలరుపాటు నుండి మేల్కోవాలని. الذين آتيناهم الكتاب من قبله هم به يؤمنون وإذا يتلى عليهم قالوا آمنا به إنه الحق من ربنا إنا كنا من قبله مسلمين أولئك يؤتون أجرهم مرتين بما صبروا ويدرؤون بالحسنة السيئة ومما رزقناهم ينفقون وإذا سمعوا اللغو أعرضوا عنه وقالوا لنا أعمالنا ولكم أعمالكم سلام عليكم لا نبتغي الجاهلين إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء ఇంతకు పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చిన ప్రజలు దీనిని విశ్వసిస్తారు. ఇది వారికి వినిపించబడినప్పుడు వారు ఇలా అంటారు, మేము దీనిని విశ్వసించాము, ఇది నిజంగానే మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం, మేము మొదటి నుండి ముస్లిములమే. తాము చూపిన స్థైర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని రెండుసార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు, మేము వారికి ఇచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు పెడతారు. వారు ఎప్పుడైనా అసహ్యకరమైన మాటను వింటే ఇలా అంటూ దూరంగా జరిగిపోతారు, మా కర్మలు మావి, మీ కర్మలు మీవి, మీకో సలాము, మేము అజ్ఞానుల పద్ధతిని అవలంబించదలచుకోలేదు. ప్రవక్త, నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు, కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించగలడు. ఆయన తన మార్గదర్శకత్వాన్ని స్వీకరించేవారిని బాగా ఎరుగును. وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا وارو إلى أنتار وكويلا نيتو پاتو ميمو كورا إي مارغ درشكتواني أولم بشتے ميمو ما بھوبھاگو نندي طرقن پبڑتان أَوَلَمْ نُمَكِّنْ لَهُمْ حَرَمًا آمِنًا يُجْبَى إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِزْقًا مِنْ لَدُنَّا وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ مَيُوْ شَانْتِكِ نِلَيَمَيْنَ وَكَ فَمِتْرَ سْتَلَانِّي وَارِكِ سْتِلَ نِوَاسَنْغَا چَيَتَمْ దాని వైపునకు అన్ని రకాల పండ్లు ఫలాలు మా తరఫు నుండి జీవనోపాధిగా రావటం వాస్తవం కాదా? కాని వారిలో చాలామందికి తెలియదు. మేము ఎన్ని జనపదాలను నాశనం చేయలేదు. వాటి ప్రజలు తమ సంపదను చూచుకుని పొంగిపోయేవారు. అవిగో చూడు, వారి నివాసాలు ఎలా పడి ఉన్నాయో. వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువే. చివరకు మేమే వారసులమయ్యాము. وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم آياتنا وما كنا مهلك القرى إلا وأهلها ظالمون ప్రభు జనపదాలను ఎంత మాత్రం నాశనం చేయడు. వాటి కేంద్రాలకు మా వాక్యాలను వినిపించే ప్రవక్తలను పంపనంత వరకు మేము జనపదాలను వాటి ప్రజలు దుర్మార్గులైపోతే తప్ప ఎంతమాత్రం నాశనం చేయము. وما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وزينتها وما عند الله خير وأبقى أفلا تعقلون أفمن وعدناه وعدا حسنا فهو لاقيه كمن متعناه متاع الحياة الدنيا فهو لاقيه كمن متعناه متاع الحياة الدنيا ثم هو يوم القيامة من المحضرين. మీకు ఇవ్వబడింది కేవలం ప్రాపంచిక జీవితపు సామగ్రి మరియు అలంకరణలు మాత్రమే. అల్లా వద్ద ఉన్నది దీనికంటే ఉత్తమమైనది, నిత్యమైనది. మీరు ఆలోచించరా? మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందనున్న వ్యక్తి. మేము కేవలం ఇహలోక జీవన సామగ్రి ఇచ్చిన తరువాత ప్రళయం నాడు శిక్షకై హాజరుపరచబడనున్న వ్యక్తి ఒకటవుతారా? ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون قال الذين حق عليهم القول ربنا هؤلاء الذين أغوينا أغويناهم كما غوينا تبرأنا إليه ما كانوا إيانا يعبدون وقيل دعوا شركاءكم فدعوهم فلم يستجيبوا لهم ورأوا العذاب لو أنهم كانوا يهتدون وارو مرتبو كولر آدناني أبول آينا واريني بلجي మీరు నా భాగస్వాములుగా భావించిన వారు ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఈ మాట ఎవరికి వర్తిస్తుందో వారు ఇలా అంటారు, మా ప్రభూ, నిస్సందేహంగా మేము అపమార్గం పట్టించింది వారిని. స్వయంగా మేము అపమార్గం పట్టిన విధంగానే మేము వారిని అపమార్గం పట్టించాము. వారిని గురించి మాకు ఏ విధమైన బాధ్యత లేదని మేము నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. అసలు వారు మమ్మల్ని పూజించలేదు. తరువాత వారితో, మీరు నిలబెట్టిన భాగస్వాములను ఇప్పుడు పిలవండి అని అనబడుతుంది. వారు వారిని పిలుస్తారు, కాని వారు వారికి ఏ సమాధానమూ ఇవ్వరు. వారు శిక్షను చూస్తారు. అయ్యో, వారు సన్మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండేది. ويوم يناديهم فيقول ماذا أجبتم المرسلين فعميت عليهم الأنباء يومئذ فهم لا يتساءلون فأما من تاب وآمن وعمل صالحا فعسى أن يكون من المفلحين వారు విస్మరించకూడదు ఆ దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, పంపబడిన సందేశహరులకు మీరు ఏమని సమాధానమిచ్చారు అని అడుగుతాడు. ఆ సమయంలో వారికి ఏ సమాధానమూ తోచదు. వారు ఒకరినొకరు సంప్రదించుకోనూ లేరు. అయితే ఎవడు ఇక్కడ పశ్చాత్తాపడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తాడో, అతడు అక్కడ సాఫల్యం పొందేవారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు. وربك يخلق ما يشاء ويختار ما كان لهم الخيرة سبحان الله وتعالى عما يشركون وربك يعلم ما تكن صدورهم وما يعلنون وهو الله لا إله إلا هو له الحمد في الأولى والآخرة وله الحكم وإليه ترجعون قل أرأيتم إن جعل الله عليكم الليل سرمدا إلى يوم القيامة من إله غير الله أفلا تسمعون قل أرأيتم إن جعل الله عليكم النهار سرمدا إلى يوم القيامة من إله غير الله يأتيكم بليل تسكنون فيه أفلا تبصرون ومن رحمته جعل لكم الليل والنهار لتسكنوا فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون نيتهو تانو كورنا داني سوشتستار స్వయంగా ఆయనే తన పని కోసం తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. ఈ ఎన్నిక చేయటం అనేది వారి పని కాదు. అల్లాహ్ పరిశుద్ధుడు. వారు చేసే షిర్కుకు అతీతుడు. వారు తమ మనస్సులలో దాచిన దానిని బహిరంగపరచేదానిని నీ ప్రభువు ఎరుగును. ఆయనే అల్లాహ్. ఆయన ఒక్కడు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడెవ్వడూ లేడు. ఈ లోకములోనూ పరలోకములోనూ ఆయనే స్తుతింపదగినవాడు. పరిపాలనాధికారం ఆయనదే. ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. ప్రవక్త వారితో ఇలా అను, ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ ప్రళయం వచ్చే వరకు మీపై శాశ్వతంగా రాత్రిని ఆవహింపజేస్తే అల్లా తప్ప మీకు వెలుగును తెచ్చి ఇచ్చే దేవుడు ఎవరు? మీరు వినరా? వారిని ఇంకా ఇలా అడుగు, ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ ప్రళయం వరకు మీపై పగలును శాశ్వతంగా ఉండేలా చేస్తే మీరు విశ్రాంతి పొందటానికి అల్లా తప్ప మీకు రాత్రిని తెచ్చి ఇచ్చే దేవుడెవడైనా ఉన్నాడా? మీకేమీ గోచరించడం లేదా? ఇది ఆయన కారుణ్యమే. ఆయన మీ కొరకు రాత్రిని పగలును సృష్టించాడు. మీరు రాత్రి సమయంలో విశ్రాంతిని పొందటానికి, పగటి సమయంలో మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషించటానికి బహుశా మీరు కృతజ్ఞులవుతారేమో అని. ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون ونزعنا من كل أمة شهيدا فقلنا هاتوا برهانكم فعلموا أن الحق لله وضل عنهم ما كانوا يفترون వారు జ్ఞాపకముంచుకోవాలి ఆ దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, మీరు నాకు భాగస్వాములుగా కల్పించిన వారెక్కడున్నారు అని అడుగుతాడు. నేను ప్రతి సంఘం నుండి ఒక సాక్షిని తీసుకువస్తాను, తరువాత మీ రుజువును ఇప్పుడు తీసుకురండి అని అంటాను. అప్పుడు వారికి తెలిసిపోతుంది సత్యము అల్లా వైపే ఉందని. వారు కల్పించిన అసత్యాలన్నీ మటుమాయమైపోతాయి. إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما إن مفاتحه لتنوء بالعصبة أولي القوة إذ قال له قومه لا تفرح إن الله لا يحب الفرحين وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن كما أحسن الله إليك ولا تبغ الفساد في الأرض إن الله لا يحب المفسدين قال إنما أوتيته على علم عندي أولم يعلم أن الله قد أهلك من قبله من القرون من هو أشد منه قوة وأكثر جمعا ولا يسأل عن ذنوبهم المجرمون إذوك يدعبهم خارون موسى جاتك تندير وكذبت. అతడు తన జాతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మేము అతనికి ఎన్నో నిధులను ఇచ్చాము, వాటి తాళపు చెవులను బలాఢ్యులైన వ్యక్తుల ఒక సమూహం కూడా చాలా కష్టంగా ఎత్తగలరు. ఒకసారి అతని జాతి ప్రజలు అతనితో ఇలా అన్నారు, విర్రవీగకు విర్రవీగేవారిని అల్లాహ్ ప్రేమించడు. అల్లా నీకు ఇచ్చిన సంపదతో పరలోకంలో గృహాన్ని నిర్మించుకునే యోచన చెయ్యి. ప్రపంచంలో కూడా నీ వాటాను విస్మరించకు. అల్లా నీకు ఉపకారం చేసిన విధంగానే నీవు ఉపకారం చేయి. భూమిపై కల్లోలాన్ని సృష్టించే ప్రయత్నం చేయకు. అల్లా కల్లోలము సృష్టించే వారిని ప్రేమించడు. అప్పుడు అతడు ఇలా అన్నాడు, నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడింది. అతనికి పూర్వం అతనికంటే ఎక్కువ బలాన్ని అనుచర వర్గాన్ని కలిగి ఉన్న చాలామందిని అల్లాహ్ నాశనం చేశాడనే విషయం అతనికి తెలియదా? అపరాధులను మాత్రం వారి పాపాలను గురించి అడగటం జరగదు. قال الذين يريدون الحياة الدنيا يا ليت لنا مثل ما أوتي قارون إنه لذو حظ عظيم وقال الذين أوتوا العلم ويلكم ثواب الله خير لمن آمن وعمل صالحا ولا يلقاها الا الصابرون وكناడు అతడు తన జాతి ఉండు తన పూర్తి వైభవంతో ప్రత్యక్షమయ్యాడు. ఐహిక జీవితం పట్ల వ్యామోహం కలవారు అతన్ని చూచి ఇలా అన్నారు, హారూనుకు ఇవ్వబడింది మాకు లభిస్తే ఎంత బాగుందును, అతడు చాలా అదృష్టవంతుడు. కాని జ్ఞాన సంపన్నులు ఇలా అన్నారు, అయ్యో దౌర్భాగ్యులారా, అల్లా ఇచ్చే ప్రతిఫలమే విశ్వసించి మంచి పనులు చేసే వ్యక్తికి శ్రేష్టమైనది. ఈ మహాభాగ్యం సహనం చూపేవారికి తప్ప మరెవరికీ దొరకదు. فخسفنا به وبداره الأرض فما كان له من فئة ينصرونه من دون الله وما كان من المنتصرين وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر لولا أن من الله علينا لخسف بنا చివరకు మేము అతన్ని అతని గృహాన్ని భూమిలోనికి అణగదొక్కాము. తరువాత అల్లాకు వ్యతిరేకంగా అతనికి సహాయం చేయటానికి ముందుకు వచ్చే అతని మద్దతుదారుల వర్గం ఏదీ లేదు. స్వయంగా అతను కూడా తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు. నిన్న అతని అంతస్తు కోసం ఉమ్మిళూరిన వారే ఇప్పుడు ఇలా అంటున్నారు, అయ్యో మా దౌర్భాగ్యం, మేము మరచేపోయాము. అల్లాహ్ తన ఇష్టప్రకారం తన దాసులలో కొందరి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు అని, మరికొందరికి ఆచీతూచి ఇస్తాడని. అల్లా మాపై దయచూపి ఉండకపోతే మమ్మల్ని కూడా భూమిలోనికి అణగదొక్కి ఉండేవాడే. అయ్యో మా దౌర్భాగ్యం, అవిశ్వాసులు సాఫల్యం పొందరని మాకు జ్ఞాపకమే లేదు. والعاقبة للمتقين من جاء بالحسنة فله خير منها ومن جاء بالسيئة فلا يجزى الذين عملوا السيئات إلا ما كانوا يعملون పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోని వారికి, కల్లోలాన్ని సృష్టించబోరని వారికి ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే. మంచిని తెచ్చేవాడికి దానికంటే మేలైన మంచి లభిస్తుంది. ఇక చెడును తెచ్చేవారి విషయం, చెడు పనులు చేసేవారికి వారు చేసిన దాని ప్రకారమే ప్రతిఫలం లభిస్తుంది. ఇన్నల్లజీ ఫరద్ అలైకల్ ఖుర్ఆన లరాద్దుక ఇలా جاء بالهدى ومن هو في ضلال مبين وما كنت ترجو أن يلقى إليك الكتاب إلا رحمة من ربك فلا تكونن ظهيرا للكافرين ولا يصدنك عن آيات الله بعد إذ أنزلت إليك وادع إلى ربك ولا تكونن من المشركين ولا تدع مع الله إلها آخر لا إله إلا هو كل شيء هالك إلا وجهه له الحكم وإليه ترجعون ప్రవక్త నీపై ఈ ఖురాను విధించినవాడు నిన్ను ఒక ఉత్తమమైన ముగింపునకు చేర్చనున్నాడని విశ్వసించు వారితో ఇలా అను నా ప్రభువునకు బాగా తెలుసు ఎవడు సన్మార్గం తీసుకువచ్చాడో ఎవడు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయ్యాడో నీపై గ్రంథం అవతరింపజేయబడుతుందనే విషయాన్ని నీవు ఏమాత్రం ఆశించలేదు ఇది కేవలం నీ ప్రభు కారుణ్యం వల్లనే నీపై అవతరించింది కనుక నీవు అవిశ్వాసులకు సహాయకుడవు కాకూడదు అల్లా వాక్యాలు నీపై అవతరించినప్పుడు అవిశ్వాసులు నిన్ను వాటి నుండి వైదొలగించటం అనేది ఎన్నటికీ జరగకూడదు నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు బహుదైవారాధకులలో ఎంతమాత్రం చేరిపోకు అల్లాతో పాటు ఏ ఇతర దేవుణ్ణి వేడుకోకు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు ఒక్క ఆయన ఉనికి తప్ప ప్రతిదీ నశించేదే విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే ఆయన వైపునకే వీరంతా మరలింపబడతారు.